అదే అదే నాకు అంతు తెలియకున్నది, ఏదో లాగు మనసు లాగుతున్నది. అదే నాకు అంతు తెలియకున్నది, ఏదో లాగు మనసు లాగుతున్నది. అదే అదే అదే అదే అదే అదే వింత నేను తెలుసుకున్నది, అదే నీ వయసులోన ఉన్నది. అదే వింత నేను తెలుసుకున్నది, అదే నీ వయసులోన ఉన్నది. సన్నజాజి పువ్వులున్నవి, నీ నడకలోన రాజహంస అడుగులున్నవి, నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవి. ఏమేమి ఉన్నవి, ఇంకేమి ఉన్నవి, ఏమేమి ఉన్నవి, ఇంకేమి ఉన్నవి. ఈవేళ నా అదే అదే అదే వింత నేను తెలుసుకున్నది, అదే నీ వయసులోన ఉన్నది. ఏమేమి ఆయను, ఇంకేమి ఆయను, ఏమేమి ఆయను, ఇంకేమి ఆయను. ఈ వేళ లేత బుగ్గలెంత కందిపోయను. అదే నాకు అంతు తెలియకున్నది, ఏదో లాగు మనసు లాగుతున్నది. అదే వింత నేను తెలుసుకున్నది, అదే నీ వయసులోన ఉన్నది. అదే అదే అదే వింత నేను తెలుసుకున్నది.